పరమాణువుల గురించి ఎలా తెలుసుకుందాం. పుస్తకం 13వ భాగం. పరమాణువులని బంధాలతో కలిపి అణువులను నిర్మించే పద్ధతి చిన్న ఇనార్గానిక్ అణువులకి చక్కగా సరిపోయింది. కానీ సంక్లిష్టమైన ఆర్గానిక్ అణువుల విషయంలో పరిస్థితి ఇంకా అయోమయంగానే ఉంది. కెకులే ఆర్గానిక్ కాంపౌండ్స్కి వ్యాలెన్సీ సిద్ధాంతాన్ని వర్తింపజేయడానికి చాలా కష్టపడ్డాడు. ఇతడు 1858లో తన ఫలితాలను వెల్లడించాడు. ప్రతి కార్బన్ పరమాణువుకి 4 బంధాలు ఉంటాయి అనే విషయం మీద దృష్టి కేంద్రీకరించి అంతవరకు అర్థం కాని ఎన్నో అణువుల నిర్మాణ రహస్యాన్ని ఇతడు సులభంగా భేదించాడు. ఇతడు చేస్తున్నది సరైనదే అని నిర్ధారించడానికి ఇతడు ఉపయోగించిన ప్రతి మూలకం యొక్క పరమాణు భారం తెలుసుకోవటం ఖచ్చితంగా అవసరం. ఇతడు మొదటి అంతర్జాతీయ రసాయన శాస్త్రజ్ఞుల సభ ఏర్పాటు చేయడానికి ఇది ఒక కారణం. పరమాణు భారాలు ఖచ్చితంగా ఉన్నాయని కన్నజీయో ఎప్పుడైతే నిర్ధారించాడో అప్పుడే కెకులే సరైన దారిలోనే వెళ్ళినట్లు నిర్ధారించుకున్నాడు. ఉదాహరణకి అసిటిక్ ఆమ్లం అణువుకి వెనిగర్కి దాని పులుపు రుచిని ఇచ్చేది 24O2. కెకులే తన పద్ధతిని ఎప్పుడైతే ప్రకటించేశాడో అప్పుడే ఆర్గానిక్ కాంపౌండ్స్కి సంబంధించిన ఎన్నో సమస్యలు త్వరగా తీరిపోసాగాయి. అయినప్పటికీ ఒక సాధారణ కాంపౌండ్ మాత్రం చిక్కుముడిలాగానే మిగిలిపోయింది. అదే బెంజీన్ పరమాణువుల యొక్క అమరిక. బెంజీన్ సూత్రము 6H6. బెంజీన్ ధర్మాన్ని కలిగే అణువును తయారు చేయాలంటే కెకులే పద్ధతిలో 6 కార్బన్ పరమాణువులు మరియు 6 హైడ్రోజన్ పరమాణువులు కలిసే మార్గమే కనిపించడం లేదు. కెకులే ఈ సమస్య గురించి చాలా తీవ్రంగా ఆలోచించాడు. కానీ లాభం లేకపోయింది. 1865లో ఒకరోజు ఇతడు గుర్రపు బండి మీద వెళుతున్నప్పుడు తనకు తెలియకుండానే కొద్దిగా నిద్రలోనికి జారుకున్నాడు. సగం నిద్రలో ఉంటుండగా కొన్ని కార్బన్ పరమాణువుల గొలుసు ఒకటి తనని వేగంగా దాటినట్లు అనిపించింది. హఠాత్తుగా ఆ కార్బన్ పరమాణువుల గొలుసు చివరి భాగం గొలుసు యొక్క ముందు భాగానికి అతుక్కుని ఒక పరమాణువుల వలయాన్ని ఏర్పరిచినట్లు అనిపించింది. కెకులే వెంటనే నిద్రలో నుంచి లేచి ఆ ప్రశ్నకు జవాబు తెలిసిందని అనుకున్నాడు. బెంజీన్ సూత్రం ఒక షట్కోణంలా అనిపిస్తుంది. 1874లో జాకోబస్ హెన్రికస్ వాంట హాఫ్ అనే డచ్ రసాయన శాస్త్రజ్ఞుడు కార్బన్ పరమాణువు బంధాలు కేవలం కాగితం మీద గీసి సరిపెట్టుకోకుండా పొడవు, ఎత్తు, వెడల్పు అనే 3 పరిమాణాలు గల త్రిమితీయ ప్రపంచంలో కార్బన్ అణువు యొక్క బంధాలు ఎలా ఉంటాయి అనే విషయాన్ని వర్ణించాడు. అప్పటి నుంచి 3 పరిమాణాలు గల అణు నమూనాలని నిర్మించడం మొదలైంది. ఆ నమూనాలలో ప్రతి పరమాణువు యొక్క నీత స్థానం ఖచ్చితంగా కనిపిస్తుంది. ప్రతి బంధం యొక్క దిశ స్పష్టంగా కనిపిస్తుంది.